పాపరాశులన్నీయు భస్మస్నాన మాత్రమున భస్మమగును. భస్మస్నానమును మించిన పవిత్ర స్నానము వేరు లేదు. ఆగ్నేయ స్నానమగు శిరస్నానమాచరించువాడు ఈ శరీరము తోడనే రుద్రుడగును. త్రిపుండ్రములు ధరించిన వాని చూచి భూత ప్రేతములు మొదలగునవి గడగడలాడును. అవి వెంటనే తప్పక నశించును. జలస్నానము చేసినను చెయ్యకున్నను భస్మస్నానము తప్పక చేయవలెను. భస్మధారణ చెయ్యనిదే గాయత్రీనుపదేశింపరాదు. భస్మధారణ చేసిన పిమ్మటనే గాయత్రీ జపము చేయవలేను. మంత్రపూతమైన తెల్లని భస్మమును ఎవని నొసట శోభిల్లునో ఆతడే బ్రాహ్మణుడు. భస్మధారణము చేయక ఫలాదులను తినరాదు. భస్మధారణ చెయ్యనివాడే శుభమునకు అర్హుడు. విభూతిధారణ చెయ్యక సంధ్యోపాసనము చెయ్యని వానికి ప్రత్యవాయము కలుగును. భస్మధారణ మొనర్పక గాయత్రికి యోగ్యుడు కాడు. సంధ్యాది కర్మలయందు ద్విజుడు తప్పక యథావిధిగా భస్మధారణ చెయ్యవలయును. భస్మనిష్ఠుడైన వాని పాపము చేరదు. ఇకపై ఊర్ధ్వపుండ్ర విధిని దానికి తగిన వారిని గూర్చి చెప్పెదనని ఇట్లు పలికెను. గిరిశిఖర, నదీతీర, శివక్షేత్ర, సముద్ర తీరతుల సీమూలములందు పుట్టయందును గల మట్టిని గ్రహింపవలెను. నల్లని మట్టి శాంతికరము, ఎర్రనిది వశ్యకరము, పచ్చనిది శ్రీకరము, తెల్లనిది ధర్మపదము, అంగుష్ఠము పుష్టికరము, నడిమి వ్రేలు ఆయుష్కరము, ఉంగరము వ్రేలు అన్నదము, చూపుడు వేలు ముక్తిదాయకము. ఈ అంగుళీ తిలకము ధరించవలయును. దీపశిఖవలెగాని వెదురాకువలెగాని తమ్మి మొగవలెగాని నొసట నూర్ధ్వపుండ్రము ధరింపవలయును. చేప, తాబేలు, శంఖము వీనిలో ఏ ఆకారమునగాని ధరింపవచ్చు. నొసట గోవింద నామముతో ఉదరమున నారాయణయని, గుండె మీద మాధవయ్యని, కంఠమందు గోవిందయ్యని, పొట్టకు కుడివైపున విష్ణువు, ఎడమవైపున మాధవ, ఎడమ భుజమందు శ్రీధర, కుడిభుజమందు ఋషికేశ, వీపుమందు పద్మనాభ, మూపున దామోదర, బ్రహ్మ రంధ్రమున వాసుదేవ నామములతో ధరింపవలెను. నారాయణుడు ఇట్లు త్రిపుండ్రధారణమును గూర్చి చెప్పి ఉత్తమమైన సంధ్యావందనము చెప్పడం ప్రారంభించెను. సంధ్యోపాసన విధానము. నారాయణుడు నారదునకు ఉత్తమోత్తమము పుణ్యప్రదమునగు సంధ్యోపాసనము ఎట్లు వివరించెను. అనగా ప్రాతకాల సంధ్యావందనమును గూర్చి తెలుపుచున్నాను, వినుము. ప్రాతకాల సంధ్యావందనమును నక్షత్రములుండగా ప్రారంభించవలయును. సూర్యుడు ఆకాశమధ్య మందున్నప్పుడు మధ్యాహ్న సంధ్యావందనమును సూర్యుడు అస్తమించకుండగనే సాయం సంధ్యావందనము నారంభింపవలయును. ఇట్లు మూడు వేళల సంధ్యావందనమునర్పవలయును. నక్షత్రములు అస్తమించిన పిమ్మట చేయు ప్రాత సంధ్యావందనము మధ్యమము, సూర్యోదయం అయిన పిమ్మట చేయు సంధ్యావందనము అధమము, సూర్యుడు ఉండగనే ఆరంభించిన సాయం సంధ్య ఉత్తమము, సూర్యుడు అస్తమించిన పిదప చేయునది మధ్యమము, నక్షత్రములు కనబడునప్పుడు చేయు సాయం సంధ్యా వందనము అధమము, బ్రాహ్మణుడు వృక్షము, సంధ్యలు వేర్లు, వేదములు కొమ్మలు, ధర్మకర్మలు ఆకులు. కనుక వేళ్లను జాగ్రత్తగా రక్షించుకొనవలెను. మూలము నష్టమైనచో చెట్టు ఉండదు కదా. కొమ్మల విషయము చెప్పనక్కర్లేదు. సంధ్యావందనము నెరుగునట్టియు సంధ్యావందనమాచరింపనట్టివాడు శూద్రుడే యగును. మరుజన్మలో అతడు కుక్కయగును. కనుక నిత్యము సంధ్యోపాసనము చేయదగినది. అది చేయనివాడు ఏ పని చేయుటకు తగడు. ఉదయాస్తమయము తరువాత 3 గడియల వరకు సంధ్యను పాసింపవచ్చును. అంతకు కాలము మించినచో ప్రాయశ్చిత్తము చేసికొనవలయును. కాలము మించినచో 4వ అర్ఘ్యమీయవలయును. లేక 108 మార్లు గాయత్రిని జపించిన తరువాత సంధ్యావందనము చేయవలయును. ఏకాలములో ఎట్టి పని చేయవలసి వచ్చినను కాలాధీశ్వరి అయిన సంధ్యను ఉపాసించిన పిమ్మట కాలకృత్యములు తీర్చుకొనవలయును. సంధ్యావందనమింటిలో చేయుట సాధారణము, ఆవుల దొడ్డిలో మధ్యమము, నదీతీరమందుత్తమము, శ్రీదేవి మందిరములందు ఉత్తమోత్తమము. ఇది కూడా దేవి ఉపాసనమే. కనుక దేవీ సన్నిధానమందే 3 సంధ్యలు ఉపాసించుచున్నచో అనంత పుణ్యఫలములు కైవసములగును. బ్రాహ్మణులకు గాయత్రిని మించిన పరమదైవము వేరే లేదు. విష్ణు శివులను ఉపాసించుట నిత్యానుష్ఠేయములు కావు. శ్రీ మహాగాయత్రినుపాసించుటయే సకల వేదచోదితము. శ్రీ మహాదేవియగు గాయత్రి ఉపాసింపుమని శృతి ప్రేరేపించును. కనుక గాయత్రి ఉపాసించుట ముఖ్యము. బ్రహ్మాదిదేవతలే సంధ్యలయందు గాయత్రిని ధ్యానించి జపింతురు. వేదములును జపించును. కావున గాయత్రిని వేదోపాస్య గాయత్రి అందురు. ఇట్లు ద్విజులెల్లరూ పరాశక్తి వేదమాతయగు దేవిని ఉపాసించుటచే శక్తులగుదురు. కాని వైష్ణవులు శైవులు శక్తులు కారు. మొదట ఆచమనము చేసి కేశవాది నామములచే ప్రాణాయామమునర్పవలయును. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇట్లు ఓంకారముతో కూడిన 24 నామములను ఉచ్చరింపవలయును. స్వాహాంతమైన కేశవాది నామత్రయముతో నీరు తాగవలయును. పిమ్మట నమః గల నామములతో నాయాయంగములను తాకవలయును. మొదట త్రాగిన నీరు బొడ్డునకు చేరిన పిదప 2వ మారు 3వ మారు ఇట్లు త్రాగవలెను. 4-5 నామములతో అరచేతులు కడుంకొనవలయును. హృషికేశయని ఎడమ చేతిని పద్మనాభయని పాదములను ప్రోక్షించవలయును. దామోదరయని శిరస్సును తాకి సంకర్షణయ్యని ముఖమును నడిమి 3 వ్రేళ్లతోనూ వాసుదేవ ప్రద్యుమ్నాయని బొటన చూపుడు వ్రేళ్లతో ముక్కును అనిరుద్ధ పురుషోత్తమయని బొటన ఉంగరపు వ్రేళ్లతో కన్నులను అధోక్షజ నారసింహయని చెవులను అచ్యుతయని బొటన చిటికన వేళ్లతో నాభిని జనార్దనయని అరచేత హృదయమును ఉపేంద్రయని శిరస్సును ఓం హరయే నమః ఓం కృష్ణాయ నమః అని కుడి ఎడమ భుజములను తాకవలయును. కుడి చేతితో నీరు త్రాగునప్పుడు ఎడమ చేతి నీరు తాకవలయును. ఎడమచేత తాకనంత వరకు జలము శుద్ధము కాదు. ద్విజుడు తన చేతిని ఆవు చెవి మాదిరిగా చేసి మినపగింజ మునుగునంత నీరు త్రాగవలయును. ఎక్కువ తక్కువలు త్రాగినచో అతడు మద్యపానము చేసినవాడగును. కుడిచేతిలోని జలము బొటన చిటికిన వేళ్లు వదిలి తక్కి తక్కిన వానితో త్రాగవలయ్యును. పిమ్మట ఓంకారమును తన హృదయమందు స్మరించుచు చతుష్పాద్ గాయత్రిని జపించుచు ప్రాణాయామము ఆచరింపవలయును.